అథర్వణ వేదాంతర్గత 22 హయగ్రీవోపనిషత్ శ్లోకతాత్పర్య పుష్పం శ్లో జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం అధారం సర్వవిద్యానా హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయులు దేవదేవులు నిర్మల స్ఫటికము వలె ప్రకాశించువారు, సర్వ విద్యలకు ఆధారులు. అగు హయగ్రీవ భగవానుని ఉపాసించుచున్నాము. స్వజ్ఞోపి యత్ప్రసాదేన జ్ఞానం తత్ఫలమాప్నియత్. సోయం హయాస్యో భగవాన్ హృది మే భాతు సర్వదా. స్తుతి శ్లో స్వ అజ్ఞోపి యత్ప్రసాదేవ జ్ఞానం తత్ఫలం ఆప్నియత్. సోయం హయాస్యో భగవాన్ హృది మే భాతు సర్వదా. ఏ స్వామి యొక్క ప్రసాదముచే స్వయముగా అజ్ఞాని మూఢుడు అయి ఉన్నవాడు కూడా పరబ్రహ్మతత్వం సోహం జ్ఞానమును పొందగలడో, అట్టి హయగ్రీవ ఆచార్యులవారు మా హృదయములో సర్వదా ప్రకాశమానులే ఉండెదరుగాక. హరిహ ఓం నారదో బ్రహ్మాణముపసమేత్యోవాచాధీహి భగవన్ బ్రహ్మవిద్యాం వరిష్ఠాం యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య బ్రహ్మవిద్యాం లబ్ధ్వైశ్వర్యవాన్ భవతి. 1. ఓం నారదో బ్రహ్మాణం ఉపసమేత్య ఉవాచ అధీహి భగవన్ బ్రహ్మవిద్యాం వరిష్ఠాం యయ అచిరాత్ సర్వపాపం వ్యపోహ్య బ్రహ్మవిద్యాం లబ్ధ్వా ఐశ్వర్యవాన్ భవతి. ఒకానొక సందర్భములో బ్రహ్మమానసపుత్రులగు నారదమహర్షి సత్యలోకములో ప్రవేశించినవారే పితృదేవులగు బ్రహ్మదేవునికి నమస్కరించి ఈ విధంగా అడుగసాగారు. నారదుడు, హే భగవాన్, అధీహి అధిపతి, అధ్యయనము కొరకై ఆశ్రయిస్తున్నాను. దేనిచే అచిరాత్, త్వరగా సర్వపాపదోషములు తొలగి బ్రహ్మతత్వము గురించి జ్ఞానేశ్వర్యులము కాగలమో అట్టి పరాకాష్ఠ అయినట్టి బ్రహ్మవిద్యను దయతో అనుహరించండి. బ్రహ్మవచ హయగ్రీవ దైవత్యాన్న మంత్రాణ్యో వేద సశ్రుతి స్మృతిహాస పురాణాని వేద స సర్వైశ్వర్యవాన్ భవతి. 2. బ్రహ్మవచ హయగ్రీవ దైవత్యాన్ మంత్రాణ్యో వేద స శృతి స్మృతి ఇతిహాస పురాణాని వేద స సర్వైశ్వర్యవాన్ భవతి. బ్రహ్మభగవానుడు, బిడ్డ నారదా, విను, చెప్తాను. ఎవరైతే హయగ్రీవ దైవత్యములు అయినట్టి మననధారణ రూపమంత్రములను ఎరుగుచున్నారో అట్టివారు శృతి శ్రవణముచే గ్రంథస్థమైనవి, స్మృతి సంఘటనాపూర్వకం దృష్టాంత చారిత్రకంగా వేదార్థములు అనుభవ సంబంధము, ఇతిహాసంగా ఐతిహాసిక పరంపరగా చెప్పుకొనే పూర్వకథలు పూర్వచరిత్రలు వివరించినది ఉదా భారత రామాయణములు, పురాణ జగత్సృష్టి మన్వంతరక్రమ సంబంధమైన కథలను తెలిపే గ్రంథములు ఇవి, వేదములకు వ్యాఖ్యానముల వంటివి పద్మపురాణము మొదలైనవి. ఇవన్నీ ఎరిగినవాడవుతాడు, సర్వ ఐశ్వర్యములు పొందినవాడగుచున్నాడు. తా ఏతే మంత్రాహ విశ్వోత్తీర్ణస్వరూపాయ చిన్మయానందరూపిణే తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ స్వాహా స్వాహా నమః. 1. తా ఏతే మంత్రాహ విశ్వ ఉత్తీర్ణ విశ్వోత్తీర్ణ స్వరూపాయ చిన్మయానందరూపిణే తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే స్వాహా స్వాహా నమః. హయగ్రీవదైవత్య దివ్యతత్వ మంత్రములు ఈ విశ్వమంతటికీ ఆవలి, పర స్వరూపులు కేవల ఎరుక రూపమగు చిన్మయానంద స్వరూపులు. గుగపు ముఖమును మనుష్య దేహమును ధరించినట్టివారు, వేదములు మధుకేటభుల నుండి వెనుకకు తెచ్చి తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చినవారు, విష్ణు అవతారులు. విద్యారాజు అగు హయగ్రీవ విష్ణు భగవానునికి నమస్కారము. మాకు చెందిన సమస్తము స్వామికి ఆహుతులుగా సమర్పిస్తున్నాము. స్వాహా స్వాహా. ఋగ్యజుసమరూపాయ వేదాహరణకర్మణే ప్రణవోద్గితవపుషే మహాస్వసరసే నమః స్వాహా స్వాహా నమః. 2. నమః ఋగ్యజుః సమరూపాయ వేదాహరణకర్మణే ప్రణవ ఉద్గితవపుషే మహాస్వసరసే నమః స్వాహా స్వాహా నమః. ఋగ్యజుర్సామత్రయీస్వరూప వేదములను పరిరక్షించుట ఎందు ఉద్యుక్తులైన స్వామి ప్రణవ శరీర భగవత్స్తుతిరూపమగు ఉద్గీత పరమార్థ స్వరూపుడా మహాస్వమును గుడుమును శిరస్సుగా ధరించిన హయగ్రీవ స్వామి సర్వసమర్పణ పూర్వకంగా స్వాహ స్వాహ ఇదం సమర్పయామి. నమో నమః. ಉದ್ಗೀತ ಪ್ರಣವೋದ್ಗೀತ ಸರ್ವವಾಗಿ ಸ್ವರೇಶ್ವರ ಸರ್ವವಿದಮಯ ಚಿಂತ್ಯ ಸರ್ವಂ ಬೋಧಯ ಬೋಧಯ ಸ್ವಾಹ ಸ್ವಾಹ ನಮಃ. ಮೂಡು ಉದ್ಗೀತ ಪ್ರಣವೋದ್ಗೀತ ಸರ್ವವಾಗಿ ಸ್ವರೇಶ್ವರ ಸರ್ವವೇದಮಯ ಅಚಿಂತ್ಯ ಸರ್ವಂ ಬೋಧಯ ಬೋಧಯ ಸ್ವಾಹ ಸ್ವಾಹ ನಮಃ. ಸಾಮವೇದಗಾನ ಮಾಧುರ್ಯ ಸ್ವರೂಪ ಉದ್ಗೀತ ಪ್ರಣವ ಓಂ ಶಬ್ದ ಮಹದಾರ್ಥಮ ಸಮಸ್ತ ಮಂತ್ರವೇದ ಉಪನಿಷತ್ ವಾಕ್ ಸ್ವರೂಪಮುನಕು ಈಶ್ವರುಡ ಸರ್ವವೇದಮುಲಂದು ಅಂತರ್ಲೀನುಡವೈ ಅಂತಃಕರಣುಡವೈ ಉಂಡುವಾಡ ಮನಸ್ಸುಕು ಚಿಂತನಕು ಆವಲಿವಾಡ ಅಚಿಂತ್ಯ ಸಮಸ್ತಮು ಸ್ವಾಹಾಗ ಸಮರ್ಪಿಸ್ತೂ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಉನ್ನಾಮು. ಆತ್ಮನು ಗುರಿಂಚಿನ ಸಮಸ್ತಮು ಮಾಕು ಬೋಧಗಾ ಅನುಗ್ರಹಿಂಚಂಡಿ. ಸ್ವಾಹ ಸ್ವಾಹ ನಮಃ. ಬ್ರಹ್ಮತ್ರಿರವಿಸವಿತೃಭಾರ್ಗವ ಋಷೇಹ ಗಾಯತ್ರಿ ತ್ರಿಷ್ಟುಭನಷ್ಟುಪ್ ಛಂದಾಂಸಿ ಶ್ರೀಮಾನ್ ಹಯಗ್ರೀವಃ ಪರಮಾತ್ಮ ದೇವತೇತಿ ಲೌ ಸೌ ಮಿತಿ ಬೀಜಂ ಸೋಹಮಿತಿ ಶಕ್ತಿಯಃ ಲೂ ಸೌ ಮಿತಿ ಕೀಲಕಂ ಭೋಗಮೋಕ್ಷಯೋರ್ವಿನಿಯೋಗ. ಬ್ರಹ್ಮ ಅತ್ರಿ ರವಿ ಸವಿತೃ ಭಾರ್ಗವ ಋಷೇಹ ಗಾಯತ್ರಿ ತ್ರಿಷ್ಟುಪ್ ಅನುಷ್ಟುಪ್ ಅಂಛಂದಾಂಸಿ ಶ್ರೀಮಾನ್ ಹಯಗ್ರೀವಃ ಪರಮಾತ್ಮ ದೇವತೇತಿ ಲೌಂ ಸೇಂ ಇತಿ ಬೀಜಂ ಸೋಹಂ ಇತಿ ಶಕ್ತಿಯಃ ಹ್ಲೂಂ ಸುಂ ಇತಿ ಕೀಲಕಂ ಭೋಗಮೋಕ್ಷಯೋಃ ವಿನಿಯೋಗಃ. ಈ ಹಯಗ್ರೀವ ದಿವ್ಯ ಮಂತ್ರಮುಲಕು ಋಷುಲು ಬ್ರಹ್ಮ ಅತ್ರಿಮಹರ್ಷಿ ರವಿ ಸವಿತೃದೇವುಡು ಭಾರ್ಗವುಡು ಛಂದಸ್ಸು ಗಾಯತ್ರಿ ಛಂದಸ್ಸು ಉತ್ತ್ರಿಷ್ಟುಷ್ ಅನುಷ್ಟುಪ್ ದೇವತ ಪರಮಾತ್ಮಾಗು ಶ್ರೀಮನ್ ಹಯಗ್ರೀವಸ್ವಾಮಿ ಹ್ಲೌಂ ಸೌಂ ಇತಿ ಬೀಜಮು ಸೋಹಂ ಇತಿ ಶಕ್ತಿ ಆಯನೆಯೇ ನೇನು ಹ್ಲೂಂ ಸೂಂ ಇತಿ ಕೀಲಕಂ. ಮಂತ್ರಸ್ಮರಣ ಆಸೆಮುಲು ಭೋಗ ಇಹಮಂದು ಸುಖಮು ಪರಮಂದು ಮೋಕ್ಷಮು ಭೋಗ ಮೋಕ್ಷಮುಲು ಅಕಾರೋಕಾರಮಕಾರೇರಂಗನ್ಯಾಸ ಧ್ಯಾನಂ ಸಂಖಚಕ್ರ ಮಹಾಮುದ್ರಾಪುಸ್ತಕಾಢ್ಯಂ ಚತುರ್ಭುಜಂ ಸಂಪೂರ್ಣಚಂದ್ರಸಂಕಾಸಂ ಹಯಗ್ರೀವಂ ಪಾಸ್ಮಹೇ ಅಕಾರ ಉಕಾರ ಮಕಾರೇಯಃ ಅಂಗನ್ಯಾಸಃ ಕರಣ್ಯಾಸಃ ಧ್ಯಾನಂ ಸ್ಲೋ ಸಂಖಚಕ್ರ ಮಹಾಮುದ್ರಾ ಪುಸ್ತಕಾಢ್ಯಂ ಚತುರ್ಭುಜಂ ಸಂಪೂರ್ಣಚಂದ್ರಸಂಕಾಸಂ ಹಯಗ್ರೀವಂ ಉಪಾಸ್ಮಹೇ ಅಕಾರ ಉಕಾರ ಮಕಾರ ಮುಲತೋ ಅಂಗನ್ಯಾಸಮು ಕರಣ್ಯಾಸಮುಲು ಹ್ಲೋಂ ಸೋಹಂ ಹ್ಲೂಮಲತೋ ಕರಣ್ಯಾಸಮು ಅಂಗುಷ್ಠಾಭ್ಯಂ ನಮಃ ಇತ್ಯಾದಿ ಅಂಗನ್ಯಾಸಮು ಹೃದಯಾಯ ನಮಃ ಇತ್ಯಾದಿ ಸಂಖಮು ಚಕ್ರಮು ಮಹಾಮುದ್ರಾ ಚಿನ್ಮುದ್ರಾ ತತ್ವಮಸಿಮುದ್ರಾ ಪುಸ್ತಕಮು ಈ ನಾಲಿಗಿಟಿನಿ ನಾಲುಗು ಚೇತುಲತೋ ಧರಿಂಚಿನವಾರು ಪೂರ್ಣಚಂದ್ರನಿವಲೆ ಪ್ರಶಾಂತ ಆನಂದ ಸ್ವಭಾವುಲು ಅಗು ಹಯಗ್ರೀವಸ್ವಾಮಿನಿ ಉಪಾಸಿಂಚುತುನ್ನಾಮು. ಓಂ ಶ್ರೀಮಿತಿ ದ್ವೇ ಅಕ್ಷರೇ ಲೌ ಸೌ ಮಿತ್ಯೇಕಾಕ್ಷರಂ ಓಂ ನಮೋ ಭಗವತ ಇತಿ ಸಪ್ತಾಕ್ಷರಾಣಿ ಹಯಗ್ರೀವಾಯಿತಿ ಪಂಚಾಕ್ಷರಾಣಿ ವಿಷ್ಣವ ಇತಿ ತ್ರ್ಯಕ್ಷರಾಣಿ ಮಹ್ಯಂ ಮೇಧಾಂ ಪ್ರಜ್ಞಾಮಿತಿ ಷಡಕ್ಷರಾಣಿ ಪ್ರಯಚ್ಛ ಸ್ವಾಹೇತಿ ಪಂಚಾಕ್ಷರಾಣಿ ಹಯಗ್ರೀವಸ್ಯ ತುರಿಯೋ ಭವತಿ ನಾಲ್ಗು ಓಂ ಶ್ರೀಂ ಇತಿ ದ್ವೇ ಅಕ್ಷರೇ ರೆಂಡು ಲೌಂ ಸೌಂ ಇತಿ ಏಕಾಕ್ಷರಂ ಒಕಟಿ ಓಂ ನಮೋ ಭಗವತ ಇತಿ ಸಪ್ತಾಕ್ಷರಾಣಿ ಏಡು ಹಯಗ್ರೀವಾಯ ಇತಿ ಪಂಚಾಕ್ಷರಾಣಿ ಐದು ವಿಷ್ಣವ ಇತಿ ತ್ರೀಣಿ ಅಕ್ಷರಾಣಿ ಮೂಡು ಮಹ್ಯಂ ಮೇಧಾಂ ಪ್ರಜ್ಞಾಂ ಇತಿ ಷಟಕ್ಷರಾಣಿ ಆರು ಪ್ರಯಚ್ಛ ಸ್ವಾಹ ಇತಿ ಪಂಚಾಕ್ಷರಾಣಿ ಐದು ಹಯಗ್ರೀವಸ್ಯ ತುರಿಯೋ ಭವತಿ ಓಂ ಶ್ರೀಂ ಹ್ಲೌಂ ಓಂ ನಮೋ ಭಗವತ ಹಯಗ್ರೀವಾಯ ವಿಷ್ಣವ ಮಹ್ಯಂ ಮೇಧಾಂ ಪ್ರಜ್ಞಾಂ ಪ್ರಯಚ್ಛ ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀಂ ರೆಂಡು ಅಕ್ಷರಮುಲು ರೆಂಡು ಹ್ಲೌಂ ಸೌಂ ಏಕಾಕ್ಷರಂ ಒಕಟಿ ಓಂ ನಮೋ ಭಗವತ ಇತಿ ಸಪ್ತಾಕ್ಷರಾಣಿ ಏಡು ಹಯಗ್ರೀವಾಯ ಇತಿ ಪಂಚಾಕ್ಷರಾಣಿ ಐದು ವಿಷ್ಣವ ತ್ರೀಣಿ ಅಕ್ಷರಾಣಿ ಮೂಡು ಮಹ್ಯಂ ಮೇಧಾಂ ಪ್ರಜ್ಞಾಂ ಷಟ್ ಅಕ್ಷರಾಣಿ ಆರು ಪ್ರಯಚ್ಛ ಸ್ವಾಹೇತಿ ಪ್ರಸಾದಿಂಚುಟಕೈ ಪಂಚಾಕ್ಷರಿ ಐದು ಸ್ವಾಹ ಆಹುತುಲುಗಾ ಸಮಸ್ತಮು ಸಮರ್ಪಿಸ್ತುನ್ನಾಮು. ಪೈ ಹಯಗ್ರೀವಸ್ಯ ಮಂತ್ರೋಪಾಸನಚೆ ತುರಿಯ ಸಿದ್ಧಿ ಪ್ರಾಪ್ತಿಂಚಗಲದು ಜಾಗ್ರತ್ ಸ್ವಪ್ನ ಸುಷುಪ್ತುಲ ನಾವೈನ ನೇನು ಸ್ವರೂಪುಡುಗಾ తురియుడుగా సర్వజీవులలో వేంచేసియున్న హయగ్రీవస్వామికి నమస్కరిస్తున్నాము. సమస్తము సమర్పిస్తున్నాము. ఓం శ్రీమితి ద్వే అక్షరే లౌ సౌ మిత్యేకాక్షరం ఐమైమైమితి త్రీణీక్షరాణి క్లీం క్లీమితి ద్వే అక్షరే సౌహ సౌరితి ద్వే అక్షరే హ్రీమిత్యేకాక్షరం ఓం నమో భగవతాయితి సప్తాక్షరాణి మహ్యం మేధాం ప్రజ్ఞామితి షడక్షరాణి ప్రయచ్ఛ స్వాహేతి పంచాక్షరాణి పంచమో మనుర్భవతి ఐదు హయగ్రీవైకాక్షరేణ బ్రహ్మవిద్యాం ప్రవక్ష్యామి. మూడు ఓం శ్రీం ఇతి ద్వే అక్షరే. రెండు లౌం సౌం ఇతి ఏకాక్షరం. ఒకటి ఐం ఐం ఐం ఇతి త్రీణి అక్షరాణి. మూడు క్లీం క్లీం ఇతి ద్వే అక్షరే. రెండు సౌహ సౌహ ఇతి ద్వే అక్షరే. రెండు హ్రీం ఇతి ఏకాక్షరం. ఒకటి ఓం నమో భగవత ఇతి సప్తాక్షరాణి. ఏడు హయగ్రీవాయ ఇతి పంచాక్షరాణి. ఐదు మహ్యం మేధాం ప్రజ్ఞాం ఇతి షడక్షరాణి. ఆరు ప్రయచ్ఛ స్వాహ ఇతి పంచాక్షరాణి. ఐదు పంచమో మనుర్భవతి హయగ్రీవ ఏకాక్షరేణ బ్రహ్మవిద్యాం ప్రవక్ష్యామి. ఓం శ్రీం రెండు ద్వే అక్షరము లౌం సౌం ఇతి ఏకాక్షరము. ఒకటి ఐం ఐం ఐం ఇతి త్రీణి అక్షరాణి. రెండు క్లీం క్లీం ఇతి ద్వే అక్షరే. రెండు సౌహ సౌహ ఇతి ద్వే అక్షరే. రెండు హ్రీం ఇతి ఏకాక్షరము. ఒకటి ఓం నమో భగవత ఇతి సప్తాక్షరాణి. ఏడు హయగ్రీవాయ ఇతి పంచాక్షరాణి. ఐదు మహ్యం మేధాం ప్రజ్ఞాం షడక్షరాణి. ఆరు ప్రయచ్ఛ స్వాహ పంచాక్షరాణి. ఐదు ఓంకార పంచమస్థానమగు తురియాతీతము సిద్ధించగలదు. హయగ్రీవ ఏకాక్షరము ఏకమోక్షరము గురించిన బ్రహ్మ విద్య చెప్పుకుంటున్నాము. బ్రహ్మ మహేశ్వరాయ మహేశ్వరః సంకర్షణాయ సంకర్షణో నారదాయ నారదో వ్యాసాయ వ్యాసో లోకేభ్యః ప్రాయచ్ఛదితి. ఓం శ్రీం హ్లౌం ఐం ఐం ఐం క్లీం క్లీం సౌహ సౌహ హ్రీం ఓం నమో భగవత హయగ్రీవాయ మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. బ్రహ్మ మహేశ్వరాయ మహేశ్వరః సంకర్షణాయ సంకర్షణో నారదాయ నారదో వ్యాసాయ వ్యాసో లోకేభ్యః ప్రాయచ్ఛత్ ఇతి. ఈ విద్యను బ్రహ్మ భగవానుడు మహేశ్వరునికి శివునికి, మహేశ్వరుడు సంకర్షణునికి, సంకర్షణుడు బ్రహ్మమానసపుత్రుడగు నారదునికి, నారదుడు వ్యాసునికి, వ్యాసుడు సమస్తలోకములకు వివరించ చెప్పటము జరిగింది. హకారోంసకారోముకారోం త్రయమేక స్వరూపం భవతి. హ్లౌం సౌం బీజాక్షరం భవతి. బీజాక్షరేణ హ్లౌం సౌం రూపేణ తజ్జాపకానాం సంపత్సారస్వతౌ భవతః. హకార ఓం లా సా కార ఓం ఉకార ఓం త్రయం ఏక స్వరూపం భవతి. హకార ఓం లా సా కార ఓం ఉకార ఓం ఇతి మంత్రః బ్రహ్మతత్వ విచారణ చే సోహం. హకారము జీవాత్మ, లా సాకారము సాక్షిస్వరూపాత్మ కేవలాత్మ. ఉజగత్తు అనుభవముగా పొందబడుచున్న సమస్తము ఈ మూడు కూడా ఏకస్వరూపముగా ఓంలో ఏకమగుచున్నాయి. హ్లౌం సౌం బీజాక్షరం భవతి. బీజాక్షరేణ హ్లౌం సౌం రూపేణ తజ్జాపకానాం సంపత్ సారస్వతౌ భవతః. హ్లౌం సౌం అనేది బీజాక్షరము. అట్టి హ్లౌం సౌం బీజాక్షరము జపించువానికి ధనసంపద సారస్వత వామ్మయ సంపద తనకు తానే లభించగలవు. తత్స్వరూపజ్ఞానాం వైదేహి ముక్తిశ్చ భవతి. తత్స్వరూపజ్ఞానం వైదేహి ముక్తిశ్చ భవతి. పరమాత్మ యొక్క తత్స్వరూపజ్ఞానముచే లేక ఆత్మ యొక్క స్వరూపజ్ఞానముచే స్వాభావికతచే విదేహముక్తి సిద్ధించగలదు. దిప్పాలానాం రాజ్ఞాం నాగానాం కిన్నెరాణామధిపతిర్భవతి. దిప్పాలానాం రాజ్ఞాం నాగానాం కిన్నెరాణాం అధిపత్యః భవతి. ఆత్మతత్వజ్ఞుడు దిక్పాలకులకు, రాజులకు, నాగులకు, కిన్నెరులకు కూడా అధిపతి, అధికుడు అగుచున్నారు. హయగ్రీవైకాక్షర్పశీలాజ్ఞ సూర్యాదేహ స్వతః స్వస్వకర్మణి ప్రవర్తంతే. హయగ్రీవ ఏకాక్షర జపశీలాజ్ఞయ సూర్యాదేహ స్వతః స్వస్వకర్మణి ప్రవర్తంతే. ద్రష్టదర్శన దృశ్యత్రయీ ఏకస్వరూపార్థమగు హయగ్రీవ ఏకాక్షర జపశీలుని, అఖండాత్మపురుషుని, ఆజ్ఞచేతనే సూర్యుడు మొదలైన వారంతా వారివారి స్వస్వ కర్మ విధులతో ప్రవర్తించుచున్నారు. సర్వేషాం బీజానాం హయగ్రీవైకాక్షరబీజమనుత్తమం మంత్రరాజాత్మకం భవతి. హ్లాం సాం హయగ్రీవస్వరూపో భవతి. నాలుగు. సర్వేషాం బీజానాం హయగ్రీవ ఏకాక్షరబీజం అనుత్తమం మంత్రరాజాత్మకం భవతి. హ్లాం సాం హయగ్రీవస్వరూపో భవతి. అన్ని బీజాక్షరములలోనూ హయగ్రీవ ఏకాక్షరబీజము ఉత్తమోత్తమము మంత్రరాజాత్మకము అని కూడా చెప్పబడుతోంది. హ్లాం సాం అను ఏకబీజాక్షరము హయగ్రీవస్వరూపము అగుచున్నది. అమృతం కురు కురు స్వాహ. తజ్జాపకానాం వాక్సిద్ధ్యః శ్రీసిద్ధిరష్టాంగయోగసిద్ధిశ్చ భవతి. అమృతం కురు కురు స్వాహ. తజ్జా జ్ఞాపకానాం వాక్సిద్ధ్యః శ్రీసిద్ధ్యః అష్టాంగయోగసిద్ధిశ్చ భవతి. అమృతం కురు స్వాహ అను జపముచే వాక్సిద్ధి ప్రాప్తిస్తూ శ్రీసిద్ధి సమస్త సంపదలు ప్రసాదించబడుతోంది. యమము నియమము ఆసనము ప్రాణనిరోధము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అనబడే అష్టాంగయోగసిద్ధి ప్రసన్నమవుతోంది. హ్లాం సాం సకల సామ్రాజ్యేన సిద్ధిం కురు కురు స్వాహ. తానే తాం మంత్రాణ్యో వేద అపవిత్రః పవిత్రో భవతి. అబ్రహ్మచారి సుబ్రహ్మచారి భవతి. హ్లాం సౌగ్ సకల సామ్రాజ్య సిద్ధిం కురు కురు స్వాహ. హ్లాం సౌగ్ ఏకాక్షరము సకల సామ్రాజ్య సిద్ధి ప్రసాదించగలదు ఇతి స్వాహ. ఈ బీజాక్షరము పలుకుచు ఆహుతులు సమర్పించబడుగాక. తాన్ ఏతాన్ మంత్రాన్యో వేద అపవిత్రః పవిత్రో భవతి. అబ్రహ్మచారి సుబ్రహ్మచారి భవతి. ఈ హయగ్రీవ ఏకాక్షర మంత్రమును ఎరిగినవాడు అపవిత్రతను తొలగించుకొని పవిత్రుడు కాగలడు. బ్రహ్మమును అధ్యయనము చేయని అబ్రహ్మచారి కూడా ఆ బ్రహ్మమును చక్కగా తెలుసుకొని సుబ్రహ్మచారి కాగలడు. అగమ్యాగమనాత్పూతో భవతి. పతిత సంభాషణాత్పూతో భవతి. బ్రహ్మహత్యాదిపాతకైర్ముక్తో భవతి. అగమ్యాగమనాత్పూతో భవతి. పతిత సంభాషణాత్ పూతో భవతి. బ్రహ్మహత్యాది పాతకయః ముక్తో భవతి. హయగ్రీవ మంత్రమును జపించువాడు వెళ్లకూడని చోటుకు వెళ్లిన దోషముల నుండి పవిత్రుడు కాగలడు. పతిత సంభాషణ దోషముల నుండి పూతుడు పునీతుడు కాగలడు. బ్రహ్మహత్య మొదలైన మహాపాతక దోషముల నుండి కూడా ముక్తుడు కాగలడు. గృహం రుహపతిరివ దేహీ దేహాంతే పరమాత్మానం ప్రవిశతి. గృహం గృహపతిరివ దేహీ దేహాంతే పరమాత్మానం ప్రవిశతి. హయగ్రీవ దివ్య మంత్రములు ఎరిగి జపించువాడు పరమాత్మతత్వము సంతరించుకోగలడు. గృహయజమాని సాయంకాలము ఇల్లు చేరువిధంగా ఆ దేహీ దేహభావమును అధిగమించి పరమాత్మ యందు ప్రవేశించగలడు. ప్రజ్ఞానమానందం బ్రహ్మ తత్వమసి అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మితి మహావాక్యయః ప్రతిపాదితమర్థం తాయేతే మంత్రాః ప్రతిపాదయంతి. స్వరవ్యంజనభేదేన ద్విధా ఏతే అథానుమంత్రాంజపతి. ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఇతి మహావాక్యయః ప్రతిపాదితం అర్థం తాయేతే మంత్రాః ప్రతిపాదయంతి. స్వరవ్యంజనభేదేన ద్విధాయతే అథానుమంత్రాంజపతి. ఈ హయగ్రీవ దైవత్వ మంత్రములు ఏకాక్షరీ మంత్రము ఇవన్నీ వేద మహావాక్యములు ప్రతిపాదిస్తున్న అర్థమునే ప్రతిపాదిస్తున్నాయి. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ, రెండు తత్వమసి, మూడు అయమాత్మా బ్రహ్మ, నాలుగు అహం బ్రహ్మాస్మి మహావాక్యార్థమును అందిస్తున్నాయి. స్వరము వ్యంజనము శబ్దవృత్తి అర్థము ఏకమగుచున్నాయి కదా. అట్లాగే ఏకమగు బ్రహ్మము జీవాత్మ పరమాత్మలుగా భేదము కనిపిస్తూ ఉన్నప్పటికీ సర్వదా ఏకమే. ఎందుకంటే సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది కాబట్టి. యద్వాగ్వదంత్యవచేతనాని రాష్ట్రీ దేవానాం నిషసాదమంద్ర చతస్ర ఊర్జం దుదుహే పయాంసి క్వస్విదస్యాహ పరమం జగామ ఒకటి. యత్ వాక్ వదంత్య విచేతనాని వదంతి అవిచేతనాని రాష్ట్రీ దేవానాం నిషసాదమంద్ర చతస్ర ఊర్జం దుదుహే వయాంసి క్వస్విత్ అస్యాహ పరమం జగామ. ఎక్కడ వాక్కు మాట్లాడక మౌనం వహిస్తోందో, తన చేతనము విడిచి ఉంటోందో, దేవతలచే మంద్రమైన నిషాదముగా రాగమాలికగా ఏది స్తుతించబడుతుందో, పైన చెప్పబడిన చాతుర్మహావాక్యముల పరమార్థమైయున్నదో, అట్టి పరాత్పరమగు ఆత్మను ఎవరు దాటగలరు? గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ రెండు. గౌరీం ఇమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూపుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. అట్టి ఆత్మ యొక్క విభవమే భూమిపై జలతత్వముగాను, ఏకపదము అనేకముగా కనిపిస్తూ కూడా ఏకమే అయుండటము గాను, ద్విపది పరేహ స్వరూపము గాను, చతుష్పది మనోబుద్ధి చిత్త అహంకారములు గాను, అష్టపది పంచభూతములు జీవుడు ఈశ్వరుడు పరమాత్మ గాను, నవపది జీవాత్మ అంతరాత్మ పరమాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానాత్మ మహాత్మ భూతాత్మ సర్వాత్మ గాను, సహస్ర అక్షరముగాను పరమాకాశముగాను వెలుగొందుచున్నది. ఓష్ఠాపిధాన నకులీ దంతయః పరివృతాపవ్యః సర్వస్యవాచ ఈశానాచారు మామిహ వాదేతి చ వాగ్రసః. మూడు. ఓష్ఠాపిధాన నకులీ దంతయః పరివృతాపవ్యః సర్వస్యవాచ ఈశాన చారు మాం ఇహ వాదేయేత్ ఇతి చ వాగ్రసః. ఓష్ఠము పెదవులు దంతములతో పరివృతమైన సమస్త వాక్కులు ఈశ్వరతత్వమై ఈశ్వర విభవములు అగుచున్నాయి. సమస్త శబ్దములు నాదములు శబ్దార్థ భావనలు ఈశ్వరుని జగద్రచనా విశేషములే. ససర్పరీరమతిం బాధమాన బృహన్మిమాయ జమదగ్నిదత్త ఆసూర్యస్య దురితా తననశ్రవో దేవేష్వమృతమజుర్యం. నాలుగు. ఐదు. ససర్వర్యః అమృతం బాధమాన బృహన్ ఇమాయ జమదగ్ని దత్త అసూర్యస్య దుహితా తతాన శ్రవో దేవేషు అమృతం అజుర్య. సమస్త చీకట్లను తొలగించి అమృతమయము చేయనది జమదగ్ని మహర్షిచే చెప్పబడి బృహత్తరమైనది సూర్యలోకమునకు ఆవలిది అగు హయగ్రీవ అమృత తత్వమును ఉపాసిస్తున్నాము. య ఇమాం బ్రహ్మవిద్యామేకాదశ్యాం పఠేద్ధయగ్రీవ ప్రభావేన మహాపురుషో భవతి. య ఇమాం బ్రహ్మవిద్యాం ఏకాదశ్యాం పఠేత్ హయగ్రీవ ప్రభావేణ మహాపురుషో భవతి. ఎవడైతే ఈ హయగ్రీవోపనిషత్లో చెప్పబడిన బ్రహ్మవిద్యను 11 సార్లు పఠిస్తాడో, అట్టివాడు శ్రీ హయగ్రీవ భగవానుని ప్రభావము అనుగ్రహం చేత మహాపురుషుడు కాగలడు. స జీవన్ముక్తో భవతి. ఓం నమో బ్రహ్మణే. ధారణం మే అస్త్వనిరాకరణం ధారయితా భూయాసం కణయోహ శృతం మాచ్యోఢ్వం మమాముష్య ఓమిత్యుపనిషత్. స జీవన్ముక్తో భవతి. ఓం నమో బ్రహ్మణే. ధారణం మే అస్తు అనిరాకరణం అతడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. ఓంకార అక్షర సంజార్థము అయినట్టి బ్రహ్మమునకు పరబ్రహ్మ పురుషునకు నమస్కారము. అట్టి ఏకము అక్షరము అగు బ్రహ్మము యొక్క ధారణ మా బుద్ధికి సిద్ధించునుగాక. అనిరాకరణం మే అస్తు. మే అస్తు అనిరాకరణం. అట్టి బ్రహ్మము పట్ల మా బుద్ధికి నిరాకరణము రిఫ్యూసల్ తొలగునుగాక. మా మనస్సుకు బుద్ధికి బ్రహ్మజ్ఞానమున్పటల అహం బ్రహ్మాస్మి భావన పట్ల అనిరాకరణము ఆక్సెప్టాన్స్ నోన్ రిఫ్యూసల్ సర్వదా సిద్ధించునుగాక. ధారయితా భూయాసం కర్ణయోహ శృతం మాచ ఊఢ్వం మమ అముష్య ఓం ఇతి ఉపనిషత్. ఈ చెవులతో ఏ బ్రహ్మము బ్రహ్మతత్వము గురించి వింటున్నామో అది మేము మరల మరల బుద్ధితో కూడా ధారణ చేయుచుండెదముగాక. మాయందు ఆత్మజ్ఞానము సునిశ్చితము అగుగాక. మా యొక్క బ్రహ్మతత్వధారణచే ఐహిక ఆముష్మిక ఫలములు ఇహపరములు పొందుచుండెదముగాక. ఇహమందు సానుకూల్యమును పరమందు మోక్షమును సిద్ధించుకొనెదముగాక. హయగ్రీవోపనిషత్ సమాప్త. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః ఇతి హయగ్రీవోపనిషత్. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.